ృష్ణం రాజస్సు పర్ణాపోవసాదిముత్పాదంతి తావ్రాన్ సదనాదృతృతేన పృథివీ్యుజ్యతేజస పృథయ సక్రమేకమంత్రేణి లభ్యాకముతేత తస్మిన్ స్వాకంత్రే శతాన సంగమోర్పిరాష్ట్యం నాచలాభా సరస్వయోజో వాజోభూర్యేన విశ్వాపుష్యదివార్యాణి యోరత్ర ధావ సువిద్య సుతత్ర సురస్వదితమిహ ధాతవేక యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంత యత్ర పూర్వే దాధ్యాస్సంతి దేవాః మానమేతముచ్చైత్యవదాభిః భూమిం పర్జన్యాజిన్వన్ దివం జన్వన్త్యగ్నయః దివ్యం సోపర్ణం వాగతం బృహంతమపాంగర్భం దర్శతమోషధీనా అభీమత వృత్తిభిస్తర్పయన్ దంతర సంతమపసేజోహవీమి కయా శుభాతవగదస్తనే లాలమాన్యా మదుదస్తం మే విక్షు కయా మదీకృతజేతజేతేర్చం జజుష్మం వృషణో వసూయా కస్య బ్రహ్మా నిజుషర్జువా నక్కో అధ్వరే మరుతావత్త శేనాంగే భద్రజతో అంతరిక్షేకేన మహామనసారీరమామ కృతస్తమింద్రమాహీన సన్నేకో యాజిత్పతేకింత యుద్ధా సంరక్షతే తమరాణస్సు బాణైర్వోచే సన్నో హరిభోజత్తే అస్మే బ్రహ్మాని మే మతయః సంసృతాథ సుష్మయత్తి ప్రభృతో మే అద్రీ ఆదాసతే ప్రతిహర్యం యుక్తే మా హరిమహతస్థానో అచ్చ అతో భయమంతరేభిర్జానా స్వక్షత్రేభిస్తన్వా శుంభమానా మహోమభిరేతాయుద్మహేంద్రస్వధామహినో బుభూత వా అశ్యావరుతస్వధాధీర్జన్మామేకం సమధత్తాధిగత్యే అహం ఉగ్రస్త విడస్సు విష్మాన్ విశ్వస్య శత్రోరణమం వధస్మై భూరీచకర్థయుజ్యేభిరస్మేతమానేభిర్మృఢభవంసేభిః భూరీణీర్ణవామాసభిష్టేంద్రక్రత్వా మరుతో యద్వసావ మధీరం వృత్తం మరుత ఇంద్రియేణ స్వేన భావేన చ విడోప భూవాన్ అహమేతామగ మే విశ్వశ్చంద్రాశ్రుగాపశ్చగదవజ్రబాహు అనుత్తమాతే మఘవన్నకిర్ణమత్వాహంగస్తి దేవతావిధానః నజాయమానో నస తేన జాతో జానీకరిష్యామి ప్రవృద్ధ ఏకస్య జన్మే విద్వా అస్తో జోజానుత దృష్ణామై మనీషా అహం ఉగ్రో మరుతో విధానోజానిచ్చవమింద్రయజీషా అహందం మా మరుతస్తోమో అద్వయన్మేనస్వచ్చం బ్రహ్మ చక్ర ఇంద్రాజమిష్ణే సుమఖాజమహ్యం సఖ్యే సఖాజస్తన్వే తనూభిః ఏ వేదేతే ప్రతి మారోచమానా అనేజ్యశ్రవజేషో దధానాః సంకక్ష్యామరుతశ్చంద్రవన్నా అచ్చాంతమే శరజాధాతనూనం కోన్వత్ర మరుతో మామహే మప్రజాదనసఖీంగ్రచాసఖాయః మన్మానిత్రాభివాదయం దేషాం భూదనవే రామరుతానాం ఆజయతు వస్యాధ్రువసేన కారుదస్మాన్ చక్రే మాన్యస్య మేధా ఓర్వర్తమరుతో విప్రమచ్చేవా బ్రహ్మాని చరితాపో అర్చత్ ఏషాయాదిష్టదండే భజాం విద్యామేషం వృజనం జీవదారం భద్రం నో అపీవాదయమనాః హరిః జన్మే పూర్వం మహిత్వం ఋషభస్య కేతవే వైఘే భజామన్ మరుతస్తు విష్ణునో యుధేవ చక్రాస్త విశాళీకర్తర నిత్యం దసూనం మధు బిభ్రతముపక్రీడం క్రీడా విదధేషు కృష్ణాయ నక్షంతి రుద్రావధానమస్మిహం నమధ్వం ధిస్వతామసోహమిష్కృతం యస్మా భూమాసో అమృత అరాసతనాయస్పోషం హవిషాదాసుషే వృక్షం చస్మే మరుతో హితాయీవ పురూరజాం శివయతామయో భువాః ఆయే రజాంసి సమీషేభిరంజ సప్రభజే మాసస్వయతాసో అధ్వజన్ భయం తే విశ్వా భువానామి హర్మ్యా విత్రో భోజా భక్తజాతా సృష్టిషు యత్తేషయామానదయం సపర్వతాం దివో వా పృష్టం నర్జా అచుచ్యవుః విశ్వో భో అజ్మన్ భయతే వనస్పతిరివ ధీయంతేవ ప్రజీహితమోషధిః యూయన్నా ఉగ్రామరుదస్సు చేతునారిష్టగ్రామాస్సు మతిం వివర్తన ఎత్రాబోధిజ్రదిక్రమిర్దీరణాదీపస్వస్సుధీదేవ బర్హణా ప్రస్కంభదేష్ణానభ్రరా సదోరాధనాథో విదధేషు సుష్టూతా అర్చం జర్కం వీరస్ పీతలే విదుర్వీరస్ ప్రథమా నిపౌంస్యా శతభూజిభృత్తమవిష్ణూతేరఘాత్పూర్భిరక్షతామరుతోజమావత జనం యముగ్రాస్తపసో విరప్సిన పాసనాసం ధాత్తనాయస్య పుష్టిషు విశ్వాని భద్రామరుతోరథేషు వోమిధస్పృధ్యేవ విషాణ్యాహీత హంసేష్వామప్రపాతేషు ఖాదయోక్షోమశ్చక్రాసమయావివాృతే భూరీణి భద్రానర్యేషు బాహుషపక్షస్సు రుక్మారభతాసో అంజయాః హంసేష్మేతాః పవిషక్షురాధిపయోనపక్షాంజనశ్రియోధిరే మహాంతో మన్నా విద్భో అవిభూతయో దూరేర్సోయే దివ్యాజీభర్తృభిః మంద్రాస్సుమాంస్వరీతారాతభిస్తమ్యశ్లాగిందే మరుతః పరిష్ణుభాః తద్వస్సు జాదా మరుతో మహిత్వనం దీర్ఘం వో దాత్రమదీతేరివం ఫలం ఇంద్రశ్చరత్యచర్దాభిక్రూణాదిసజ్జనాదిరస్మై సుకృతే అరాధ్వం తద్వో జాభిత్వం మరుతః పరే యుగే పురోజచ్ఛంస మమతాధావత అయాధియామన వేదుష్మివ్యా సాకం నరో ధంసమేరాజిగిత్రిరే ఏన దీర్ఘం మరుత సూరవాయుష్మాకే నపరీణతాసురాస ఆయత్తదనం వృజమేజనాథేభిర్జ్ఞేభిస్తదభీష్టిమస్యాం ఏషవస్తోమో మరుతయంగేర్మాన్యస్యకారో ఏషాయాదిష్టతన్మే భజాం విద్యామేషం వృజనం జీరదానం సహస్రం తయింద్రోదయో నసహస్రమిషో హరివో ఘోర్తదమాః సహస్రం రాజో మాదయధ్యై సహస్రణముపనోయంతు మాజాః ఆనోవోభిర్మరుతో జాన్పచ్చాజ్యేష్ఠేభిర్వాభిహద్దీమైస్సు మాయాః అధయలేషాం నియుతః పరవాస్స భుద్రస్య జిద్ధనయం దపారే దివ్యక్షయేషు సుధీతా ఘతా ధీరణ్యగర్ణ్యకుపారాధనృష్టి భాగరం దీవనోషోషా సభావీ సత్యే పరశుభ్రాయాసోవ్యాసాధారణ్యే భరుతో మిక్షు నరో దశీ అపృతంత ఘోరాజుడంత వృధం సఖ్యాయ దేవా జోషద్యదీ మధుర్యా సద్యైవిషేతస్తుకారో దశీ నృమనా ఆదూర్యేవ విదతో రథం గాత్రేణ ప్రతీకానభ సోనేత్యా ఆస్థాపయంతయుమతిం యువానః శుభే నిమిశ్రామి చేరుపద్రా అర్కో యద్వో మరుతో హవిష్మాంకాయద్గాధం సుతసో మోదు పశ్యన్ ఋతం వీభగ్నిమగ్నోజయేణాం మరుతాం మహిమా సద్యో అస్తి సజాయధీ వృషమనాహ్యస్థిరాజ్యనేర్వహతేసు భాగాః పాంతి మిత్రవరుణావ్యాజీమర్జమో అప్రదస్తాన్ ఉదశ్చ వందే అచ్యూతాధ్రువాణి వృధయే మరుతో దాతివార నహీనువో మరుతో అంత్యస్మే ఆరాత్తిక్షవసో అంతమాపు ృణాదాసు సువాంసోర్ణో నేడో ధిషదా పరిష్ణు భజమర్జేంద్రస్ ప్రేక్షా భయం స్వోచే మహిష భర్జే భయం పురా మహిష నో అనుద్యూంతన్నర్భుక్షణదా మనుష్యాషవస్తోమో మరుత నిజంగేర్మాహందార్ఘస్ మాన్యస్ కారో ఏషాయాదేష్ట తన్వే భజా విద్యామేషం వృజనం జీరదానం యజ్ఞాయజ్ఞావస్సమనాదు దుర్వనిర్ధియం ధియం బోధే భజాభూతదిగ్భే ఆవోర్వాచస్సు విదాయరోదస్యోర్మహేవ వృత్యామవాచేసు వృక్తిభిః మమ్రాసోనయే స్వజాశ్వతపథయిషం స్వరభిజాయం తధూతయః సహస్రియాసో అపాన్నోర్మయ ఆసావోమంజాసో నోక్షణ సోమాసోనయే సుదాస్తృప్తాం సోభృత్సుబీజాసో దుపసో నాసతే ఐషామంసేడు సంభినీవరాలభే హస్తేడు ఖాతిష్ట కృతిష్టసందభే అవశ్వయుక్తివృధాజమత్యాచోదరత్మనా అరేణవస్తుభిజాతృఢాని జన్మరుతాభ్రాజ దృష్టయ కోపాంతర్మరుతరక్షి విద్యుతోనేత్మనాహన్వేమజిష్మయా ధన్వచ్యుత జిషాన్నయామధిపురు ప్రేషాహన్యోనైత సహ మహస్పరం పావరం మరుతో యస్మిన్నాయ సమిసురే పసంహీతం వ్యద్రేణాపదత్వేణవం నవం సాజర్నవోమవతీ స్వర్వతీ త్వేషా విపాగా మరుతః పిపిష్మతి భద్రావో రాజఃప్రీణతో న దక్షిణా పృథుజ్వయీ అసుర్జే భజంజతి ప్రతిష్టోభంతి సింధవ పవిభ్యో యద్భ్రజాంబాచముదీరయంతి అవస్మయంత విద్యుత పృథివ్యాంజలి ఘతం మరుత ప్రశ్నువంతి అశూత ప్రశ్నర్మహతేరణాయత్వేషమయాతాం మరుతామనీకం తే సప్సరాసో జనయంతాభ్వమాదిత్సుధామీషిరాంబర్యవశ్యన్ ఏషవస్తోమో మరుతీయంగేర్మాహందార్యస్ మాన్యస్ కారో ఏషాయాశ్రేష్టతన్వే భజా విద్యామేషం వృజనం జీవదానం మహశ్చిత్తమింద్రయతేతాన్ మహశ్చేతశిష్టోవరూతేధో మరుతాం చికిత్వాం సుమ్నావనష్మతమహిప్రేష్ఠా అయుజ్వరంద విశ్వకృష్ణేర్విధానాసో నిష్విధో మధ్యత్ర మనుతామృచ్చుతిరధాతమానాస్వర్ణేవస్య ప్రధనస్య ధాతౌ అంయక్షాచ ఇంద్రవృష్టిరస్మేదమేమ్యభ్వం మరుతో జునంతి అగ్నిశ్చిద్ధ్యుష్మా దదేదో సుక్వానాపోనద్దీపం దిక్పజాహంసి తం తూనాయం దావోజిష్టజాదక్షీణయేవ రాతిం స్తుతశ్చయాస్తేచకణం తవాజోస్తనన్నమద్భక్తీపయంత వాజైః తేనాయ ఇంద్రతోసలమా ప్రణేదారః కస్య దిశృతాయోః ఏషుణో మరుతో ప్రణయంతు చేస్మా పురాగా పూజంతీవ దేవాః ప్రతి ప్రజాహీంద్రమీనుషోన్మహ పార్థివేదేయదస్వ అధజతేషామృతబుద్ధాధేతీర్థేనార్య పౌంస్యాస్థు ప్రతి ఘోరానామేతానామయా మరుతాం శృణ్వాగతామోపబ్ధి ఏ మత్యం మృతనాయం తమో మేర్నామానన్న పదయం దసర్గైః ్రహ్మాణేభ్య ఇంద్ర విశ్వజన్యారదా మరుద్ధశ్వరుధోగో అగ్రాణేభిస్తవదేవైర్విద్యామేణం మృదనం దీరదానం నో నమస్తి స్వేదయద్భూతం అనుజస్య దిక్తమభిలం చరేణ్యముతాధీతం వినశ్యతి ఇంద్రజిఘాంసిభ్రాతరో మరుతస్తవ ఏకల్పస్వసాధిజామాన స్మరణేవీ ఇన్నాభ్రాతరగశ్చాదన్నది మన్యతే విద్మాహి తేజసామనోస్మభ్యమిన్నదిత్సతి అరం గణ్వంతు వేదిం సమగ్నిమింధరాంపురః తద్రామృతస్య వేదనం యజ్ఞం తేదనవాపహై సుపతే వసూనాం తమ్ మిత్రాణాహం మిత్రపతేధేష్టాః ఇంద్రత్వం మరుద్భిస్వం వదస్వాధప్రాసానరుతుదాహవీంషి ప్రతీపజేనానమదాహమేమి సూక్తేన భిక్షేసు మతిం పురాణాం రానదా మరుతో వేద్యాభిర్నిహేలో ధత్త విమోచధ్వమశ్వాన్ ఏదమస్తోమో మరుతో నమస్వామృతాదష్టోమన సాధాయి దేవాః ఉపేమాయా తమన సాజుషానాయూజం జిష్ఠా నమసయద్భృధాతాః సుదాసో న మరుతో మృళయంతూపస్తుతో మఘవాసంభ్రమిష్టః భూర్ధ్వాసంతమోమ్యావనాన్యహాని విశ్వా మరుతో జిగీరా అస్మాదగంధ విడాదీటమానగిందాభ్యమరుతో వేదమానః యుష్మభ్యం హవ్యాని శీతాన్యా సంతాన్యాదే చ క్రమా మృణతానః తేన మానాశ్చిదయం ప్రభుత్రాజోష్ఠిసవసాధస్వాదీనాం సర్వామరుద్భ్రవృఢభస్రబోధాముగ్రేభిస్తవీరస్సహోదాః ీంద్రసహీయసోన్వేన్భవామరుద్ధిరవజాతహేళాః సుప్రకేతేభిః సాధయద్దధానో విద్యామేఘం మృజనం జీరదానం చిత్రోస్తుమశ్చిత్రభూతీసూదానవః మరుతో అహీభానవః ఆరేతామస్తుదానభో మరుతరించదీశరుః ఆరే అస్మాయమస్య ఋణస్కందస్య నమిధ పరీరంగసుదానవః ఊర్ధ్వాన్నః కర్త జీవతే యాయత్రమనమన్యా అన్యథావేరప్తా పదద్వావృధానం సర్వత్ భావో ధేనవో బరిగశ్వతబ్ధాయత్సద్మానం దివ్యం వివాసాన్ అర్థదృఢామృఢభిస్వేదు హవ్యైర్మృగోరాశ్రో అధియజ్జు గుర్యాత్ మమంగళమనాంగోత్తహోతాభరదే వర్యో విశదాయజత్రః నక్షద్ధోతాపరిదద్మ విగాయన్ భరద్గర్భవాసరదః పృథివ్యాః రంధదస్వో నజమానో రుమద్గో రంధర్ధూతో నరోజీతరద్వాక్ గర్మాస్మై ప్రచోత్నాని దేవయంతో భరంతే ద్విజోషదింద్రో దస్మవచ్చారాధత్యేపజుజ్ఞో రథేష్టా సముష్ీంద్రం జోహద్వాజశూరో మఘభాజోరథేష్టా ప్రదీతశ్చిజ్యోదీయాన్మృహన్వాంగమృహశ్చిత్రమోమిహంతా ప్రయదిచ్చామహిలాభ్యో అశ్చరం రోదీ కక్షేలాస్మై సంవృద్ధయింద్రో భజన్న భూమా భక్తశ్రధావాసమీ పద్యా సమత్సత్సూరసరాణం ప్రభజింద్రమంబరితం సజధ్యై సచోటజింద్రం మదే క్షోణే సూరించిద్యనుమదం దివాజై ఏ పాహి దేశం సమనాథముద్రా భోజత్త ఆసుమదం దిదేవీ విశ్వాదేరుజోషా భూజో సూరీర్జిజ్యతిధిటాభేషిజనాని అసాభయథా సుషకాయజేన స్వభిష్టయో నరాన్న సంశై అసద్యథా నయింద్రో వందనేష్టా సురోగర్మనయమానభుక్తా నిష్పర్ధతో నరాన్న సంశైరస్మాకా సదింద్రో వజ్రహస్తః మిత్రాయుభో నూర్పదిం సుష్టౌ మధ్యాయుభౌపాధిక్షంతు యజ్ఞై యజ్ఞోహిష్మేంద్రం కష్టిన్మనసాపరియన్ దీర్ఘేనాచ్ఛాదృఢానమోగో దీర్ఘోన సిద్ధమాగృణోత్యధ్వా మూఢూన ఇంద్రాత్ర మృత్యుదేవైరస్తి హిష్మాదయదుష్మిన్న భయా మహత్యజ్ఞస్య భీరుణో యవ్యాహ విష్మాతో మరుతో మంత దేవీ ఏడస్ సోమాగింద్రతుభ్యమస్ చేతేన గాదుంభరివోవిదోన ఆనోవృత్యాస్విదాయదేవ విద్యామేషం విదనం జీవదానం సమ్రాజేన్భజేత దేవారక్షామేన్ పాహ్యసురత్తమస్మాన్ సుం దత్తాగర్మగవానస్తరుత్వస్తం సత్యోపసమానస్వ హోదా ధనోవిషయింద్రమృద్ధవాదః సప్తయత్పురస్వర్మదారీర్ధర్నమద్యాన్నాయుమే వృత్తం పూర్వముత్సాజరుంధీ అదామృతయింద్రసూరపత్నీర్యాంశేభిః పురోహూతనూనం రక్షో అగ్నిమధుషం కూర్మయానం సింహోనదమే అపాం శివస్తోః శేషన్నుదయింద్రదస్మిన్యో నౌ ప్రదత్తయే పవీరవస్య మన్హా విదరన్నాం చ భయద్విధాగాత్తిష్టద్ధరీ ధృఢతా పృష్టవాజాన్ వహకుతమిందయస్మిన్ దాగం స్యో మన్యో విద్రావాదస్యా స్వాహా ప్రసూనశ్చక్రం వృగతాదీకేభిస్పృథో యాతి షద్వజ్రబాహుః ఘన్వాంద్రమిత్రే రూపం చోద ప్రవృద్ధో హరివో అదాసూన్ రజే పశ్యన్నర్యమనం సజాయోస్తయా సూర్తావహమానా అపత్యం తవత్కవిరింద్రార్కదాదౌక్షాందాసాయోర్హణీయకః కరత్తిశ్వో మఘవాదానో చిత్రావితుర్జోనే కుజవాజం మృధుశ్వేత్ ఇంద్రణం జాగుస్సహో నభూవీరణాయ పూర్వే ధిమత్పురో నభిలో అదేవీర్ణమోమదేవస్య పీయో బంధునీరింద్రధునీపదీర్ణోరవశ్రీరామశ్రవంతి ప్రయత్రీ పారయా దుర్వసంయగం స్వస్తి మహత్మోగామింద్ర విశ్వధస్య భృగతమో నరాన్ ప్రపాద సర్వవిశ్వాదాంద్రహోదా విద్యామేషం మృజనం జీవదానం మత్సవాయి దేమః పాత్రస్యేవ హరివో మత్సరోపదాః ృషాదేవ్మైర్భాజీతృదాత ఆనస్తేగంతమత్సరోషామోవరేణ్య సహవాంగ్రదాశతి ప్రేతనాఢానమత్యోదశోదయోపనూషోరథం సహాంగ్రదమోష పాత్రోతిషా ృషాయోజంగమేషక్రమీధారవోజుష్ణాయ పథం కుత్సం వాతస్యాస్వై సృష్ందోహితేమదోంద్రిందవృతక్రదో రుద్రఘ్నవారిభోవిధామంశ్రేష్టాశ్వసాదమూర్వేభ్యోజరుతభ్యయోన దృశ్యతే బూత కామనత్వాజోహవీమిద్యాభేదం వ్రజనం జీవదానం మత్స్యీనామస్యిష్టజయింద్రమిందో వృషాదీశమానయింద్రుమందిరమిందసి తస్మిన్నామేషయాగిరోజయకష్టీనా మనస్వధాయ ముఖ్యదేయమన్నచక్రేషద్విషా యస్య విశ్వారిహస్తజో పంచక్షిణీనాం వసు స్వాసయస్తయో అస్మద్వద్దివ్యే వాసనద్భిః అసంబంధం సమంజయి దూనా సంయోనధేమయాః అస్మభ్యమస్య వేదనం దద్ధి సూరిశ్చిదోహతే ఆభోగస్య ద్విపర్గసోర్కేషు సానుషగసత్ ఆజావిందస్యేంద్రోప్రాభోవాజేషుభాజినం యథాపూర్వేభ్యోజరుద్రభ్యాయింద్రమయజివాపోన దృశ్యతే బభూత ఆమనత్వానిపితం జోహవీమి విద్యామేణం వృజనం జీరదానం ఆదర్శనిప్రావేషభోజనానాం రాజా కృష్టీనాం పూర్వభూత ఇంద్రాః సుదర్శ్రవస్యన్నపసోపమద్యుక్త హరీవృషణాయాశీర్వాంగే వృషణో వృషభాత ఇంద్రబ్రహ్మయుజో వృషరథాసో అస్మాహిరాజాహ్యర్వామహే థృతయసో మే ఆదిక్షరథం వృషణం వృషాదేశ్వరిషిక్తమధూని యుక్తృషభ్యాణపక్షిభ్యాం జాహి ప్రపతోపమద్రిక్ అయం యజ్ఞోదే భయ అయం విజేధ జివా బ్రహ్మాయమింద్రతోపా శ్రీర్ణం బలిరాజుర్ఘత్వయాహిపిబాహిరజ్జిపూసాహీజిహ ఓ దృష్టోదయందయా శర్వాబ్రహ్మాని మాన్యస్ కారో విద్యాపస్తోపదాగృహందో విద్యాభేషం వృజనం జీవదానం శ్రద్ధశ్చాతయంద్రసృష్టిరస్తిభూతృభ్యాభూతి మానకామం మహయం తమాధగ్విశ్వాదేహస్యాం పరిజాప ఆయో నారాజేంద్రాజబంధో జానుస్మృతారాఘనవంతయోనౌ ఆపత్తిరస్మై ఋతుకా అవేషం గమన్మయింద సఖ్యావయశ్చేదానిభిరింద ప్రచురస్రోదాహమన్నాధమానస్ కారో ప్రభర్తారథం దాజుడాగుపాకముద్యంతాగిరోజిత్మనాభూత్ ఏవాభిరింద సుశ్రవశ్చా ప్రఘాద ప్రక్షో అభిమిత్రిణోభూత్ సమర్జయిషస్తాజిత్రాఘరోజమానస్ సంసాహవయమ్మఘవన్నిందశత్రూ నభిష్యామహతో మన్యమానాము నో మృధేభోర్విద్యాభేషం విజనం జీవదానం పూర్వేరహం శరదశ్రమానాదోటావస్తోషతో జనయంతి వినాశ్రియం జరిమా తను నామూరవద్ధీర్మృడ నో జగన్యు ఏ సిద్ధిపూర్వృదా పరాదం సాగం దేవేరవదం వృదాని మాతస్తమోనపత్నేర్జగమ్య నమృగాశ్రాంతం యతవందేవా విశ్వాయస్పృథో అభ్యశ్నవావ జయామేత్రీధమాజం యత్సంయం చామిథునామభ్యజావారుధర కామాగం విరాజాతో అముదః కుతశ్చిత్ లోపాముద్రావృషనందీరీనాతిధీరమధీరాధయతి స్వతంతం ఇమన్నుతో మమంతితో హృత్సృపీతౌపబ్రువే యత్సీమాకశ్చకృమాతత్సుమేరుకామోహిమత్యాః అగస్త్యఖదమానః ఖనిత్రయేః ప్రజాపత్యం బలమిచ్చమానః ఉభౌ వర్ణావృషేరుగ్రః పూవోషసత్యాదేవే స్వాజిషో జగామ యుగోరజాంసి సుజమానాసో అశ్వారథో యద్వాం పర్యన్నాంసి దీయత్ హిరణ్యజారాం పవయపృషా జన్మద్భక్తిబంతృతస్పృతేక్షిపత్మనోదర్యస్య ప్రయజ్యో స్వసాయద్వాం విశ్వమూర్తిభరా జివాజాయేత్తే మధుపాభిషేచ యుభం వయముశ్రియాజామధత్తం భక్వమామాజామభూర్యంగో అంతర్యధ్వరినో వామృధత్సు వారోణసు చర్యజేహమిష్మాన్ ఇమంభర్మం మధుమంతమత్ర దేవో నక్షోదో వృణీతమేషే సద్వాంధరాపస్వినాపస్వయుష్ఠీరచ్చేవచక్రా ప్రదీయంతి మధ్వాః ఆవాన్ దానాయ మమృతీయశ్రాగోరోహేణ సౌగ్ర్యో నజివ్రీ అపహక్షోణీతేమాహీనావాూర్ణో వామక్షురం భాగోజత్రివేదేదారూపురంధి ప్రేషద్వాగోరూరిరామేతేసుక్రతో నవాజం పదం సిద్ధివాంజనిదార సత్యామి పన్యామహేమి పనిర్హితావాహి సిద్ధిష్మాశ్వినామనిజా బాధోహిష్మాషామంతి దేవం యుగాం సిద్ధిష్మాశ్వినామరుద్యోన్విరుద్ధస్య ప్రశ్రవణస్య ధాతౌ అగస్త్యో నృషపదస్తారాధునీమయత్సహస్రై ప్రయద్వహే దేవహిరారథస్య ప్రస్వందాయాధోమనుషో నహోదా ధత్తం సూరిభ్యముదవాస్వస్వ్యన్నాదత్యాదహిరాజశ్యామ తం వాం రథం భయమద్యాహోవేమ స్తోమైరస్వినాదుమిదాజనవ్యం అరిష్టమే బింబ నిద్యామి యానం విద్యామేఘం వృజనం వీరదానం ేష్టాభిషామ్రాజీనామద్భర్యంతాయనిషో అవా అజం వాం యజ్ఞో ఆకృత ప్రశస్తిం వసూధితి అవీతారాజనా ఆవామస్మాధస్సు చయస్పాతరం రసో దివ్యాసో అత్యాహోమృగో వీతపృష్టాజేన స్వరాజో అశ్వినా వహంతు ఆవాం రథో వర్ణ ప్రమత్వాన్ సుప్రవంధురస్సు విదాయగమ్యాష్ణస్థాదా రామద సోజవీయాన పూర్వోజోజ్యాజ ఇహే జాతా సమభావసీతామేపసా తన్వా ఆనవభిస్మై జిష్ణర్వామన్యస్సుమగస్సూరర్దివో అన్యస్సుమగః పుత్రవూహే ప్రవాణ్యతేరుక్కగుహోవశాంగారూపస్తానిగమ్యాః హరే అన్యస్య భీమయం సమాజైర్మధ్యారజాంశస్వినామిఘోషైః ప్రవాం శరద్వాన్ మృఢవో నిషా పూర్వీర్ఘస్తరసిమద్భాయిష్ణన్ ఏ వైరన్యస్య భీమయం దమాధైర్వేఢంతీరూర్ధ్వా నద్యో నాగోః అసర్జిభాంస్తవీరా వేదసాగేర్బాఢే అశ్వినా త్రేధా చరంతి ఉపస్థుతావతన్నాధమానం యామన్నయా వంచృణు సంభవం మే ఉదశ్యాంసతో భత్సోకే స్త్రీబింబతే మేఘోరేషణా పీపాచోర్ణశోదశ్యన్ యువాంభూషేవాశ్వినాపురంధిరగ్నిముషాన్నే భవిష్మాన్ ఉపేయద్వాం పరిభత్యాదో విద్యామేఘం వృజనం జీలదారు అభూదితం బలి నమోషు భూషదారథో వృషన్ వామీషిణ జిన్మాధిష్ణా విశ్వలా వసూతిలోపాతృతేజువ్రతా ఇంద్రతమాహిదృష్ట్యా భరుత పాదస్వాదం దృష్టారథ్యా రచీత మా పూర్ణం రథమిం వరేమద్భాజీతం తేన దాస్వాదో అశ్వినా త్రిమత్రదస్రాగృణశక్తివా సాధేతనోయః బ్రహ్మహీయతే అవిక్రమిష్టం జుగతం త్వమేర సంచోనిర్విప్రాయకృణుతం వచస్య మే జంభరతమభితో రాజతస్సునో హతం మృధో విరసుస్తాన్యశ్వినా వాచం వాచం చ విదో రత్నీం కృతముభాసం తం నాధత్యాపతం మమ ఇవమేతం చక్రత సింధూరప్లవమాహ మన్వందం పక్షిణం తౌగ్ర్యాయకం ఏన దేవత్రాపదాదిరోహదస్సుపత్సనీపేతోక్షోదో మహా అవవిద్ధం సౌగ్రమత్సా అంతరారంభలేతమసి ప్రవిద్ధం శ్రోణాభోజుష్టాముదస్విభ్యాధిదా పారయంతి కస్విద్క్షో నిష్ఠీతో మధ్యే అన్న సోయం సౌగ్ర్యో నాధిత పర్యషస్వజత్ అన్నామృగస్ పదోరివారభవుదశ్వినామోహదశ్రోమదాయకం తద్వాన్నరానాద్యామనుష్యాద్యద్వామానాథముచతమవోచన్ అస్మాదద్య సదర సోమ్యాదా విద్యాభేదం వృజనం జీరదాను అయ్యాధామన సోజోచవీయాంత్రబంధరో వృషనాయస్త్రీ చక్ర ఏనాపజాధ సుకృతో ద్రోణం కృధాదూనాపదోర్ణపన్నై సుభద్రథో వర్తతేయన్న భిక్షాయ్యష్టాధక్తో మందానో వృక్షే వపుర్వపుష్యాగతమియంగేర్జిగోదూ నిద్రోషదాసేథే ఆదిష్టతం సువృతం జోరథో భావనం వ్రతా నివర్తతే హవిష్మానే ేషయ్యై భక్తిర్జాతస్తన జాయత్మనే మృగో మా భృతీరాజదర్షీన్మా పరీవర్తముతవాసి ధత్తం అయం వాం భాగో నిహిత ఇయంగీర్జస్రాం నిధయో మధూనా యువాం గోరమపుర్మీలోద్రిర్దస్రాహపదేవదేహమిష్మా ృష్టాజే భయంగేహమం నా సత్యోపజాతం అదారేపరమస్య ప్రతిభాం సోమో అశ్వినావధాయి దేహజాతం ప్రతిభర్దే భజానైర్విద్యాభేదం వృజనం జీరదారం భద్రం నో అపి వాదయమనాః హరిజ్జతరం భూపే మోక్షంజాబుధిమన్నిరుక్ైత్యాగుహ్యుత్సందాజోజివోరపాదాస్తరాజ అస్మే భూషమేషామాదయ తావత్మణీర్హరమూర్ణ్యావదంతా శృతం మే అచ్చోక్తిభిర్మధీరాచకర్ణైర్ణుదేవేవానాథత్యామహతుం సూర్యాయా జాతూర్ణేమూఢ భూరే తస్మే సామాధ్వీరాజిరస్తు స్తోమం వినోదం మాన్యస్యకారో అనుజద్వాం సమస్యాసుదానోర్ఘణయో వదంతి ఏకవాం సోమో అశ్వినావధాదిమానేభిర్మఘవానాసు భక్తి జాతం భక్తిస్తన జాయత్మనే చాగస్త్యేనాదత్యావదంత ప్రతిభాం సోమో అశ్వినావధాయి ఏహయాతం పతిభిర్దేహయానైర్విద్యామేహం వృజనం జీదదానం కథాపూర్వాకథాపరాజో కథా జాతే కవయః కో వివేద విశ్వాత్మనాభిభృతో యద్ధనామవివర్తే దేహని చక్రియేవ భూరింద్రే చరంతీ చరంతం పద్వంతం గర్భమపదీవే దధాతే నిత్యంతూనం భిత్రోరుపస్థేత్యవారక్షసం పృథివీనో అభ్వాత్ మేహోదాత్రమదీతేర ధర్మం భువే స్వర్వదవధం నమస్వత్ తద్రోదసీ జనయతం చ విత్రేత్యవారక్షసం పృథివీనో అభ్వాత్ అదప్యమానే అవసామంతీ అరుష్యావరోదీ దేవపుత్రే ఉభే దేవానాముభయేభిరన్నాం జాభారక్షతం పృథివీనో అభ్వాత్ సంగచ్చమానే జుపతి సమంతే సుదారాధామి మిత్రోరుపస్థే అభిజిఘ్రంతీ భువనస్య నాభిం జాభారక్షతం పృథివీనో అభ్వాత్ గుర్వీ రత్నాని బృహతి హృదయన హుమే దేవానామసాగరిత్రీ దాదే అమృతం సుప్రతీకేభారక్షతం పృథివీనో అభ్వాత్ ఉర్వీ పృథ్వీ బహులే దూరే అనంతే ఉపబ్రువే నమసే అస్మిన్ దాదే సుపతే సుప్రదూర్తీభారక్షతం పృథివీనో అభ్వాత్ దేవాన్ వాయచ్చ కృమా కచ్చిదాగ సఖాయం వాదనమిజ్జాస్మదిం వాయంధీర్భూజావజాన మేఢాం జాభారక్షతం పృథివీనో అభ్వాత్ ఉపహారం దానర్యామామిష్టాభుభే మామూతీ అవసాసుచేతా భూరీచిదర్యసుతాస్త రాజే రామదంతయిషయమదేవా ఋతం దివేతమోజం పృథివ్యాభిశ్రావాయ ప్రథమం సుమేధా పాతాద్దూరితీకే పితా మాతా చ రక్షతామపోభి ఇదం జా పృథివీ సత్యమస్తుమి ధర్మాదవ్యదిహోపబ్రువేవా భూతం దేవానామే అవోభిర్విద్యామేషం వృజనం దీరదానం ఆనైరాధర్విదేతు అభియుమానో మత్సానో విశ్వం జగదభిమిత్రేమీరా ఆనో విశ్వాగమంతు దేవా మిత్రో అర్జమావరుణ సజోషా భువ్యథా నో విశ్వే వృధాకరం సుషా విధురం నవా శ్రేష్టం వో అదీశంగణేషేజ్ఞం సస్తిభిస్తుర్మణి సజోషా అసద్యథానోపరుణస్సు కీర్తిర్షస్త పరిషదరి గోత్ర సూరి ఉపవయేషేణమాదాదిగీరోషాధారక్కాదుఖే వధేను సమానే అహం వినిమానో అర్కం విషూరూపే పయసిభస్మిన్నోధన్ ఉదనోర్బుద్ధ్యోమయస్కస్విషన్న విద్యుషీవ వేది సింధు ఏ నపాదమపాజునామనోజుభోషోజం వహంతి ఓ